ప్రియం ప్రియం బ్రాహ్మణానాన్మానస్తన్మయే బ్రాహ్మణానాం పశూనాయన్మానస్తన్మయే పశూనాం జోషితాయన్మానస్తన్మయే జోషితాం విహాయ విహాయ విహాయ వాయ విహాయ వాయ విహాయ వాయ విహాయ వాయ ఆయాస్య భూవతాయ సదా బాధ సాఖ ఆయాసజాయ విహాయ విహాయ వాయ విహాయ వాయ విహాయ వాయ విహాయ వాయ మన్నా సామాయమన్యకే ఆరణ్యగజగానే ద్వంద్వపర్వ ప్రారంభ. సాధ్యం ఆయో ఆయో ఆయో సాధ్యం సాధ్యం సత్యా Yeah.

తన్మాత్రేరజాగన్నాప ప్రామృణేవర్తన యద్వరేదన్నేహావ ఆధారాయ కృష్ణాసురాయ నాయ వారుష్ణాయో రోషత్ బాహాయ ఆధారాయ హై ఆహా Ha ha ha ha. అధర్వేశం ద్వాదర్వేశం ద్వాదర్వేశం త్రిదాశతః త్రిదాశతః త్రిదాశతః ఇతరా గర్భమాః దాసోః హావ్ హావ్ హావ్ ద్వాదర్వేశం ద్వాదర్వేశం జ్వాతాః విశ్వాః పాహ యే జ్వాతే ఇంద్రమిద్రాణామిహత యే ఇంద్రమర్కేభ్యః అర్కేణావః ఔహవా ఔహవా ఔహాహాయ ఔహాహాయ ఇంద్రం వానేర్ణాహతావ్ వాహ ఇహేడా ఔహవా ఔహవా ఔహవా ఔహాహాయ ఔహాహాయ ఔహాహాయ ఇంద్రధర్యః సజాః సమ్మిశ్ర ఆహవతః యోజాః ఔహాహోవా ఔహాహాయ ఔహాహాయ ఔహాహాయ ఇంద్రవజ్రేహిరాః న్యాయావ్ వాహ ఇహేడా ఔహవా ఔహవా ఔహవా ఔహాహాయ ఔహాహాయ ఔహాహాయ ఇంద్రవాజేష్ణాః ఆవాహ సహస్రప్రధనాః యేషోచాః ఔహవా ఔహవా ఔహవా ఔహాహాయ ఔహాహాయ ఔహాహాయ ఉగ్ర ఉగ్రాభిర్దేవావ్ వాహ సువా ha